ఒక కొన్న కొన్న కోలాటకే తోడే రాణ. ఆ కొండలో ఉంది కోనా. జగ్ జగ్ జగజగులున్న సైన్యాటలో నేనే జాన. ఆ కోన అందాలలోన కైతక్కలాడి పిక్కమ్మ కాడా, కైపెక్కే కంటి పాపమ్మ కాడా, వాలిందిలే నా పిట్టరం పం పపం. కొన్న కొన్న కోనాటకి తోడేదన్న. ఆ కొండలోది కోనా. జజ జజ జజజులోన సయ్యాటలో నిన్ను జాన. ఆ కోన అందాలలోన. సయ్యాటలో నేనే జాన. ఆ కోన ఉదాలలోనా.